కృష్ణయజుర్వేదే క్రమపాఠే తృతీయకాండే పంచమ ప్రశ్న ప్రారంభ. పూర్ణా పశ్చాత్ పశ్చాదుతూర్ణా పూర్ణా పురస్తాత్ పురస్తాదుత్ మధ్యత మధ్యత పూర్ణమాసీ పూర్ణమాసీ జిగాయ పూర్ణమాసీది పూర్ణమాసీ జిగాలేతి జిగాయ తస్యాహం దేవాధి అధిసంవసంత సంవసంత ఉత్తమే సంవసంత ఇది సంవసంత ఉత్తమే నాకే ఉత్తమైతమే నాక ఇహ ఇహ మాదయంతాం మాదయంతమితి మాదయంతాం దేవాదధు అదధుర్భాగేయమ్ భాగేయమమావాస్యే భాగేయమితి భాగాధేయమ్ అమావాస్యే సంవసంత అమావాస్యమావాస్యే సంవసంతో మహిత్వా సంవసంత ఇది సంవసంత మహిత్వేతి మహిత్వా సాన నో యజ్ఞం యజ్ఞం పిబృహి పిబృహి విశ్వారే విశ్వవారే రయిన్ విశ్వవార ఇది విశ్వాభారే రయిన్న నో ధేహి ధేహి సుభగే సుభగే సువీరం సుభగ ఇది సుభగే సువీరమిది సువీరం నివేశనీ సంగమనీ నివేశనీతి నివేశనీ సంగమనీ వసూనా సంగమనీతి సంగమనీ వసూనా విశ్వా విశ్వారూపాణి రూపాణి వసూని వసూన్యావేశయంతి ఆవేశయంతీత్యావేశయంతి సహస్రపోషకం సుభగా సహస్రపోషమితి సహస్రపోషం సుభగా నరాణా సుభగేతి సుభగా నరాణా సా నహ నగన్ గన్వర్చసా వర్చసా సంవిధానా సంవిధానేతి సంవిధానా అగ్నే సోమౌ ప్రథమౌ అగ్నే సోమావిత్యగ్నే సోమౌ ప్రథమౌ వీర్యేణ వీర్యేణ వసూన్ వసూన్ రుద్రాన్ రుద్రానాదిత్యాన్ ఆదిత్యానిహ ఇహ జిన్వతం జిన్వతమితి జిన్వతం మాధ్యగం హి పౌర్ణమాసం పౌర్ణమాసం విశేషాం పౌర్ణమాసమితి పౌర్ణమాసం విశేషాం బ్రహ్మణా బ్రహ్మణా వృద్ధౌ వృద్ధౌ సుకృతేన సుకృతేన సాతౌ సుకృతేనేతి సుకృతేన సాతావథ అథ అస్మభ్యం అస్మభ్యగం సహవీరాం అస్మభ్యమిత్యస్మాభ్యం సహవీరాగం రయిం సహవీరామితి సహవీరాం రయన్ని నియచ్చతం యతమితి యతం ఆదిత్యాశ చాంగిరస అంగిరసశ్చ చాగ్నీన్ అగ్నీనా ఆదధత అదధతతే ఏ దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ ప్ర దర్శపూర్ణమాసాది దర్శ పూర్ణమాసౌ ప్రైప్సన్ ఐప్సన్ తేషామంగిరసాం అంగిరసాం నిరుప్తం నిరుప్తం హరి నిరుప్తమితి ఉత్తం హరిరాసీత్ ఆసీదథ అసాదిత్యా ఆదిత్యా ఏతౌ ఏతౌ హోమౌ హోమావపశ్యన్ అపశ్యంతౌ తావజుహవు రజుహవస్త తో వై వైతే తే దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ పూర్వే దర్శపూర్ణమాసాదర్శ పూర్ణమాసౌ పూర్వ ఆలభంత అలభంత దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసావాలభమాన దర్శపూర్ణమాసావితి దర్శ పూర్ణమాసౌ ఆలభమాన ఏతౌ ఆలభమాన ఇత్యాలభమాన ఏతౌ హోమౌ హోమౌ పురస్తాత్ పురస్తాజ్జుహుయాత్ జుహుయాత్ సాక్షాత్ సాక్షాదేవ సాక్షాది సాక్షాత్ ఏ దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసావా దర్శపూర్ణమాసావితి దర్శ పూర్ణమాసౌ ఆలభతే లభతే బ్రహ్మవాదిన బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినైతి బ్రహ్మవాదిన వదంతి సహ సతు త్వయి వైదర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసావా దర్శపూర్ణమాసావితి దర్శ పూర్ణమాసౌ ఆలభేత లభేతయ యేనయో ఏనయోరనులోమం అనులోమం చ అనులోమమిత్యనులోమం చ ప్రతిలోమం ప్రతిలోమం చ ప్రతిలోమమితి ప్రతిలోమం చ విద్యా విద్యాది ఇత్యమావాస్యాయా ఊర్ధ్వం మావాస్యాయా ఊర్ధ్వం తద్ తదనులోమం అనులోమం పూర్ణమాస్యై అనులోమమిత్యనులోమం పూర్ణమాస్యై ప్రతీచీనం పౌర్ణమాస్యాది పౌర్ణమాస్యై ప్రతీచీనం తద్ తత్ప్రతిలోమం ప్రతిలోమం యత్ ప్రతిలోమమితి ప్రతిలోమం యత్పౌర్ణమాసీం పౌర్ణమాసీం పూర్వాహం పౌర్ణమాసీమితి పౌర్ణమాసీం పూర్వామాలభేత ఆలభేత ప్రతిలోమం ఆలభేతేత్యాలభేత ప్రతిలోమమేనౌ ప్రతిలోమమితి ప్రతిలోమం ఏనావా ఆలభేత లభేతామం అముమపక్షీయమాణం అపక్షీయమాణమను అపక్షీయమాణమిపక్షీయమాణం అన్వప అపక్షీయేత క్షీయేత సారస్వత సారస్వత హోమౌ హోమౌ పురస్తాత్ పురస్తాద్యుయాద్యుయాద్వాస్యామావాస్యామావాస్యేత్యమావాస్యా సరస్వతీ సరస్వత్యనులోమం అనులోమమేత అనులోమమిత్యనులోమం ఏవైనౌ ఏనావా ఆలభతే లభతేము అమమాప్యాయమానం ఆప్యాయమానమను ఆప్యాయమానమిత్యాప్యాయమానం అన్వా ఆప్యాయతే ప్యాయత ఆజ్ఞావైష్ణవం ఆజ్ఞావైష్ణవమేకాదశకపాలం ఆజ్ఞావైష్ణవమిత్యాజ్ఞావైష్ణవం ఏకాదశకపాలం పురస్తాత్ ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం పురస్తాన్ని నిర్వపేత్ వపేత్ సరస్వత్యై సరస్వత్యై చరుం చరగం సరస్వతే సరస్వతే ద్వాదశకపాలం ద్వాదశకపాలం యత్ ద్వాదశకపాలమితి ద్వాదశకపాలం యదా ఆజ్ఞేయ ఆజ్ఞేయో భవతి భవత్యగ్నిః అగ్నిర్వై వైయజ్ఞముఖం యజ్ఞముఖం యజ్ఞముఖం యజ్ఞముఖమితి యజ్ఞాముఖం యజ్ఞముఖమేవ యజ్ఞముఖమితి యజ్ఞాముఖం ఏవృద్ధిం వృద్ధిం పురస్తాద్ పురస్తాద్ధర్తే ధర్తే యత్ యద్వైష్ణవ వైష్ణవో భవతి భవతి యజ్ఞ యజ్ఞో వై వై విష్ణు విష్ణుర్యజ్ఞం యజ్ఞమేవ ఏవారభ్య ఆరభ్య ప్ర ఆరభ్యేత్యారభ్య ప్రణతే తరభే సరస్వత్యై సరస్వత్యై చరు చతుర్భవతి భవతి సరస్వతే సరస్వతే ద్వాదశకపాల ద్వాదశకపాలో మావాస్యా ద్వాదశకపాల ఇది ద్వాదశకపాల మావాస్యా వై మావాస్యేత్యమావాస్యా వై సరస్వతీ సరస్వతీ పూర్ణమాస పూర్ణమాస సరస్వాన్ పూర్ణమాస ఇది పూర్ణమాస సరస్వాంతౌ తావేవ ఏవ సాక్షాత్ సాక్షాదా సాక్షాదితి సాక్షాత్ ఆరభతే రపకర్ధ్నోతి ఋధ్నోత్యాభ్యాం ఆభ్యాం ద్వాదశకపాల ద్వాదశకపాల సరస్వతే ద్వాదశకపాల ఇది ద్వాదశకపాల సరస్వతే భవతి భవతి మిథునత్వాయ మిథునత్వాయ ప్రజాప్తి మిథునత్వాయేతి మిథునత్వాయ ప్రజాప్తే మిథునౌ ప్రజాప్త్యాయి ప్రజాప్తి మిథునౌ గావో గావో దక్షిణ దక్షిణ సమృద్ధి సమృద్ధ్యాది సమృద్ధి ఋషయో వై వా ఇంద్రం ఇంద్రం ప్రత్యక్షం ప్రత్యక్షం న ప్రత్యక్షమితి ప్రతి అక్షం నాపశ్యన్ అపశ్యంతం తమ్ వసిష్ఠ వసిష్ఠ ప్రత్యక్షం ప్రత్యక్షమపశ్యత్ ప్రత్యక్షమితి ప్రతి అక్షం అపశ్యత్ సహ సోబ్రవీత్ అబ్రవీద్ బ్రాహ్మణం బ్రాహ్మణం తే వక్ష్యామి వక్ష్యామి యథా త్వత్పురోహిత ప్రజా త్వత్పురోహితరి పురోహిత ప్రజా ప్రజనిష్యంతే ప్రజా ప్రజా ప్రజనిష్యంతేథ ప్రజనిష్యంతేది ప్రజనిష్యంతే అథమా ఏతరేభ్య ఇతరేభ్య ఋషిభ్య ఋషిభ్యో మా ఋషిభ్యుషేభ్య మా ప్రవోచ వోచైతి తస్మై తస్మా ఏతాన్ ఏతాన్ సోమభాగాన్ సోమభాగాన్ అబ్రవీత్ స్తోమభాగానికి స్తోమాభాగాన్ అబ్రవీత్త తదో వసిష్ఠపురోహిత ప్రజా వసిష్ఠపురోహిత వసిష్ఠ పురోహిత ప్రజా ప్రజా ప్రజా ప్రజాయంత అజాయంత తస్మాత్ తస్మాద్వాసిష్ట వాసిష్టో బ్రహ్మ బ్రహ్మా కార్య కార్య ప్రైవ ఏ జాయతే జాయతే రశ్మి రశ్మిరసి అసి క్షయాయ క్షయాయ ఆక్షయం క్షయం జింద జిందేది ఆహ దేవా దేవా వై వై క్షయ క్షయో దేవేభ్య దేవేభ్య యజ్ఞం యజ్ఞం ప్రాహ ఆహ ప్రేతి ప్రేతిరసి ప్రేతిరితి ప్రాయతి అసి ధర్మాయ ధర్మాయ ధర్మం ధర్మం జింద జిన్వేది ఇత్యాహ ఆహ మనుష్యాహ మనుష్యా వై వై ధర్మ ధర్మో మనుష్యేభ్య మనుష్యేభ్యజ్ఞం యజ్ఞం ప్రాహ ఆహానుమితి అన్విజిరసి అన్విజిరిత్యనోమితి అసి దివే దివే త్వాదివం దివం జింద జిన్వేతి ఇత్యాహ ఆహైభ్య ఏభ్య ఏకేభ్య లోకేభ్యో యజ్ఞం యజ్ఞం ప్రాహ ఆహ విష్టంభ విష్టంభోసి విష్టంభ ఇది వీ స్తంభ అసి వృష్ట్యై వృష్ట్యై వా వృష్టిం జింద జిన్వేతి ఇత్యాహ ఆహ వృష్టిమ్ వృష్టిమే ఏవ అవరుంధ్రే రుంధ్రే ప్రవా ప్రవాసి ప్రవేతి ప్రవా అస్యనువా అనువాది అనువేద్యనో వా అసీతి ఇత్యాహ ఆహమితనత్వాయ మితనత్వాయోషిక్ మితనత్వాయేతి మితనత్వాయ ఉషిగసి అసి వసుభ్య వసుభ్యస్వా వసుభ్యేతి వసోభ్య వసూన్ వసూలింగింబ లింబేతి ఇత్యాహ ఆహాష్టౌ అష్టౌ వసవ వసవేకాదశ ఏకాదశ రుద్రా రుద్రాద్వాదశ ద్వాదశాదిత్యా ఆదిత్యా ఏతావంత ఏతావంతో వై వై దేవా దేవాస్తేభ్య ఏభ్యవ యజ్ఞం యజ్ఞం ప్రాహ ఆహౌజ ఓజోసి అసి పితృభ్య పితృభ్యస్వా పితృభ్యతి పితృభ్య స్వా పితృన్ పితృన్ జిన్వ జిన్వేది ఇత్యాహ ఆహ దేవాన్ దేవానేవ ఏ పితృన్ పితృనను అనుసం సంతనోతి తనోతి తంతు తంతులసి అసి ప్రజాభ్య ప్రజాభ్యస్వా ప్రజాభ్యతి ప్రజాభ్య ప్రజా ప్రజాజిన్వ ప్రజా ప్రజా జిన్వేది ఇత్యాహ ఆహ పితృన్ పితృనేవ దేవ ప్రజా ప్రజాను ప్రజాది ప్రజా అనుసం సందనోతి తనోతి ప్రతనాషాట్ ప్రతనాషాడసి వసి పశుభ్య పశుభ్యస్వా పశుభ్యరితి పశుభ్య తా పశూన్ పశూన్ జిన్వ జిన్వేతి ఇత్యాహ ఆహ ప్రజా ప్రజా ఏవ ప్రజా ఇది ప్రజా ఏవ పశూన్ పశూనను అనుసం సంతనోతి తనోతి రేవత్ రేవదసి అస్యోషధీభ్య ఓషధీభ్యస్వా ఔషధేభ్యోషధేభ్యోషధీర్జిన్వ జిన్వేతి ఇత్యాహ ఆహౌషధీషు ఔషధీష్వేవ ఏవ పశూన్ పశూన్ ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయత్యభిజిత్ అభిజిదసి అభిజిదిత్యభిజిత్ అసి యుక్తగ్రావా యుక్తగ్రావేంద్రాయ యుక్తగ్రావేతి యుక్తగ్రావా ఇంద్రాయత్వా త్వేంద్రం ఇంద్రం జిన్వ జిన్వేతి ఇత్యాహ ఆహాభిజిత్యై అభిజిత్యాధిపతి అభిజిత్యా ఇత్యభిజిత్యై అధిపతిరసి అధిపతిరిత్యధిపతి అసి ప్రాణాయ ప్రాణాయ త్వా ప్రాణాయేతి ప్రాణాయ త్వా ప్రాణం ప్రాణం జిన్వ ప్రాణవతి ప్రాణం జిన్వేతి ఇత్యాహ ఆహ ప్రజాసు ప్రజాస్వేవ ప్రజాస్వితి ప్రజాసు ఏవ ప్రాణాన్ ప్రాణాన్ దధాతి ప్రాణానితి ప్రాణాన్ దధాతి త్రివృత్ త్రివృతసి ప్రవజతి త్రేవృత్ అసి ప్రవృత్ ప్రవృతసి ప్రవజతి ప్రవృత్ అసీతి ఇత్యాహ ఆహ మిథనత్వాయ మిథనత్వాయ సగం రోహ మిథనత్వాయేతి మిథునత్వాయ సగం రోహోసి సగం రోహ ఇది సం రోహ అసి నీరోహ నీరోహోసి నీరోహ ఇది నిహీరోహ అసీతి ఇత్యాహ ఆహ ప్రజాత్యై ప్రజాత్యైవ సుఖ ప్రజాత్యాయి ప్రజాత్యై అసుకోసి అసి వేషశ్రి వేషశ్రిరసి వేషశ్రిరితి వేషాశ్రి అసి వస్యష్టి వస్యష్టిరసి అసీతి ఇత్యాహ ఆహ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యాది ప్రతిష్ఠిత్యై అగ్నినా దేవేన వేదేన పృతనా పృతనా జయామి జయామి రాజత్రేణ రాజత్రేణ ఛందస ఛందస త్రివృతా త్రివృతా స్తోమేన త్రివృతేతి త్రివృతా స్తోమేన రథంతరేణ రథంతరేణ సాంనా రథంతరేణేతి రథంతరేణ సాంనా వషట్కారేణ వషట్కారేణ వజ్రేణ షషట్కారేణేతి వషట్కారేణ వజ్రేణ పౌర్భజాన్ పౌర్భజాన్ భ్రాతృవ్యాన్ పౌర్భజానితి పౌర్భాజాన్ భ్రాతృవ్యానధరాన్ అధరాన్ బాధయామి బాధయామ్యవ అవైనాన్ ఏనాన్ బాధే బాధే ప్రతి ప్రత్యేనాన్ ఏనాన్నుదే ఉదేస్మిన్ అస్మిన్ క్షయే క్షయేస్మిన్ అస్మిన్ భూమిలోకే భూమిలోకే య భూమిలోక ఇది భూమిలోకే యోస్మాన్ అస్మాన్ వేష్టి వేష్టియం యంచ సవయం వయం విష్మ విష్మో విష్ణో విష్ణో క్రమేణ క్రమేణాది అత్యేనాన్ ఏనాం గ్రామామి గ్రామామీంద్రేణ ఇంద్రేణ దేవేన దేవేన పృతనా పృతనా జయామి జయామి త్రైష్టుభేన త్రైష్టుభేన ఛందస ఛందస పంచదశేన పంచదశేన స్తోమేన పంచదశేనేతి పంచదశేన స్తోమేన బృహత బృహత సాంనా సాంనా విషట్కారేణ విషట్కారేణ వజ్రేణ విషట్కారేణేతి విషట్కారేణ వజ్రేణ సహజాన్ సహజాని విశ్వేభి సహజానిపి సహజాన్ విశ్వేభిర్దేవేభి దేవేభిః పృతనా పృతనా జయామి జయామి జాగతేన జాగతేన ఛందస ఛందస సప్తదశేన సప్తదశేన స్తోమేన సప్తదశేనేతి సప్తదశేన స్తోమేన వామదేవ్యేన వామదేవ్యేన సాంనా ఆదేవ్యేనేతి వామాదేవ్యేన సామ్నా వషత్కారేణ వషత్కారేణ వజ్రేణ వషత్కారేణే వషదేవారేణ వజ్రేణాపరజాన్ అపరజానింద్రేణ అపరజానిపరాజాన్ ఇంద్రేణ సయుజ సయుజో వయమ్ సయుజ ఇది సాయుజ వయగం సాశ్యామ సాశ్యామ వృతన్యత వృతన్యత ఇది వృతన్యత ఘంతో వృత్రాణి వృత్రాణ్యప్రతి అప్రతీత్య ప్రతి ఎత్తే తే అగ్నే అగ్నే తేజ తేజస్తేన ఏనాహం అహం తేజస్వీ తేజస్వీ భూయాసం భూయాసం ఎత్తే తే అగ్నే అగ్నే వర్చ వర్చస్తేన తేనాహం అహం వర్చస్వీ వర్చస్వీ భూయాసం భూయాసం ఎత్తే తే అగ్నే అగ్నేహర హరస్తేన తేనాహం అహగం హరస్వీ హరస్వీ భూయాసం భూయాసమితి భూయాసం ఏ దేవా దేవాయజ్ఞహన యజ్ఞహనో యజ్ఞముష యజ్ఞహన ఇది యజ్ఞాహన యజ్ఞముష పృథివ్యాం యజ్ఞముష ఇది యజ్ఞముష పృథివ్యామధి అభ్యాసతే ఆసత ఇత్యాసతే అభిర్మా మాసేభ్య తేభ్యో రక్షతు రక్షతు వచ్చేమ విచ్చేమ సుకృత సుకృతో భయం సుకృత ఇది సుకృత భయమితి భయం ఆగన్మ అగన్మ మిత్రావరుణా మిత్రావరుణావరేణ్యా మిత్రావరుణేతి మిత్రావరుణా అరేణ్యా రాత్రీణ రాత్రీణ భాగ భాగో యువయో యువయోర్య యో అస్తి అస్తీతి నాకం గృహానా గృహానా సుకృతస్ లోకే సుకృతస్ సుకృతస్ లోకే తృతీయే తృతీయే పృష్ఠే పృష్ఠే అధి అభిలోచనే లోచనే దివ దివ ఇది దివ ఏ దేవా దేవాయజ్ఞహన యజ్ఞహనో యజ్ఞముష యజ్ఞహన ఇది యజ్ఞహన యజ్ఞముషోంతరిక్షే యజ్ఞముష ఇది యజ్ఞాముష అంతరిక్షేధి అభ్యాసతే ఆసత ఇత్యాసతే వాయుర్మా మాతేభ్య తేభ్యో రక్షతు రక్షతు రక్షేమ రక్షేమ సుకృత సుకృతో భయం సుకృత ఇది సుకృత భయమితి భయం యాస్తే తే రాత్రీ రాత్రీ సవిత సవితర్దేవజానీ దేవజానీరంతరా దేవజానీరితి దేవజానీ అంతరా ద్యావా పృథివీ ద్యావా పృథివీ వియంతి ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ వియంతీతి వీయంతి గ్రహైష్ట సర్వై సర్వై ప్రజయా ప్రజయాను ప్రజయేతి ప్రాజయా నగ్రే అగ్రే సువ సువో రుహానా రుహాణాస్తరత తరతారజాగుంసి రజాగుంసీతి రజాగుంసి ఏ దేవా దేవాయజ్ఞహన యజ్ఞహనో యజ్ఞముష యజ్ఞహన ఇది యజ్ఞహన యజ్ఞముషో దివి యజ్ఞముష ఇది యజ్ఞాముష దివ్యసి అధ్యాసతే ఆసత ఇత్యాసతే సూర్యో మా మాతేభ్య తేభ్యో రక్షతు రక్షతు రక్షేమ రక్షేమ సుకృత సుకృతో భయం సుకృత ఇది సుకృత భయమితి భయం ఏనేంద్రాయ ఇంద్రాయ సమభర సమభర ప్రయాగుంసి సమభర ఇది సమభర ప్రయాగస్ ఉత్తమైన ఉత్తమైన హవిషా ఉత్తమేత్యుత్తమైన హవిషా జాతవేద జాతవేద ఇది జాతవేద ఏనాగ్నే అగ్నే త్వముత ఉత వర్ధయ వర్ధయేమం ఇమగం సజాతానాహం సజాతానాదిశ్రైష్ఠే సజాతానామితి సా జాతానాహం శ్రైష్ఠ్యా ఆధే ధ్యేష్యేనం ఏనమిత్యేనం యజ్ఞహనో వై యజ్ఞహన ఇది యజ్ఞాహన వై దేవా దేవాయజ్ఞముష యజ్ఞముషః సంతి యజ్ఞముష ఇది యజ్ఞాముషః సంతి తే తేషు ఏషు లోకేషు లోకేష్వాసతే ఆసత ఆదదానా ఆదదానా విమత్స్మానా ఆదదానా ఇత్యాదదానా విమత్స్మానాయ విమత్స్మానా ఇది విమత్స్మానా యో దదాతి దదాతి యః యో యజతే యజతే తస్య తస్యేజతస్య ఏ దేవా దేవాయజ్ఞహనః యజ్ఞహనః పృథివ్యాం యజ్ఞహన ఇది యజ్ఞాహన పృథివ్యామధి అభ్యాసతే ఆసతే ఏ అంతరిక్షే అంతరిక్షే ఏ దివి దివీతి ఇత్యాహ ఆ హేమాన్ ఇమానేవ హేవలోకాన్ లోకాగస్తీర్త్వా తీర్త్వా సగృహః సగృహః సపశుః సగృహ ఇది సా గృహః సపశుః సువర్గం సపశుభిది సా పశుః సువర్గం లోకం సువర్గమితి సువహర్గం లోకమేతి ఏత్యత అపవై వై సోమేన సోమేనే జానాత్ విజానాద్దేవతాః దేవతాశ్చ శ్రేద్యః యజ్ఞశ్చ చక్రామంతి కామంత్యాజ్ఞేయం ఆజ్ఞేయం పంచకపాలం పంచకపాలముదవసానీయం పంచకపాలమితి పంచకపాలం ఉదవసానీయం ఉదవసానీయమిత్యుదవసానీయం నిర్వపేత్ అపేదగ్ని అగ్నిస్సర్వా సర్వా దేవత దేవత పాంక పాంతో యజ్ఞ యజ్ఞో దేవత దేవతాశ్చైవ్యం యజ్ఞం చావ అవరుంధే రుంధే గాయత్ర గాయత్రో వై వా అగ్ని అగ్నిర్గాయత్రఛందా గాయత్రఛందాస్తం గాయత్రఛందా ఇది గాయత్రఛందా తంఛందసా ఛందసా వి వ్యర్థయతి అర్థయతి యత్ పంచకపాలం పంచకపాలం కరోతి పంచకపాలమితి పంచాకపాలం కరోత్యష్టాకపాల అష్టాకపాల కార్య అష్టాకపాల ఇత్యష్టాకపాల కార్యోష్టాక్షర అష్టాక్షరా గాయత్రీ అష్టాక్షరేత్యష్టాక్షరా గాయత్రీ గాయత్ర గాయత్రోగ్ని అగ్నిర్గాయత్రఛందా గాయత్రఛందా స్వేన గాయత్రఛందా ఇది గాయత్రఛందా స్వేనైవ ఏవైనం ఏనం ఛందసా ఛందసా సమ్ సమర్థయతి అర్థయతి పంక్తౌ పంక్తౌ యాజ్యానువాక్యే యాజ్యానువాక్యే భవత యాజ్యానువాక్యే ఇది యాజ్యానువాక్యే భవత పాంక పాంతో యజ్ఞ యజ్ఞస్తేన తేనైవ యజ్ఞాత్ యజ్ఞాన్న నైతి ఏతీత్యేతి సూర్యో మా మా దేవ దేవో దేవేభ్య దేవేభ్య పాదు పాదు వాయు వాయురంతరిక్షాత్ అంతరిక్షాద్యజమాన యజమానోగ్ని అగ్నిర్మా మా పాతు పాతు చక్షుష చక్షుషక్షుష సక్షశూష శూష సవిత సవితర్విశ్వదర్శనే విశ్వదర్శన ఏదేభి విశ్వదర్శన ఇది విశ్వాచర్షణే ఏతేభి సోమ సోమనామభి నామభిర్విధేమ నామభిర్వినామాభి విధేమతే ఏతేభి ఏభి సోమ సోమనామభి నామభిర్విధేమ నామభిర్వినామాభి విధేమతే అయితే అహం పరస్తాత్ పరస్తాదహం అహమవస్తాత్ అవస్తాదహం అహం జ్యోతిషా జ్యోతిషాది వితమ తమోపవాద అవారేతి వవాద యదంతరిక్షం అంతరిక్షం తత్ తదు ఉమే మే పితా పితా భూత్ అభూదహం అహగం సూర్యం సూర్యముభయత ఉభయోదర్శ దర్శాహం అహం భూయాసం భూయాసముత్తమ ఉత్తమ సమానానాహం ఉత్తమ ఇత్యుతమ సమానానామా ఆ సముద్రాత్ సముద్రాదా ఆంతరిక్షాత్ అంతరిక్షాత్ ప్రజాపతి ప్రజాపతిరుదధి ప్రజాపతిరితి ప్రజాపతి ఉదధిం శ్యావయాతి ఉదధిమిదాధి శ్యావయాతీంద్ర ఇంద్ర ప్రస్నౌతు స్నౌతు మరుత మరుతో వర్షయంతు వర్షయంతూత్ ఉన్నంభయ నంభయ పృథివీం పృథివీం భింది భింధీరం ఇదం దివ్యం దివ్యం నభ నభరి నభ ఉద్నో దివ్యస్ దివ్యస్ నహ నో దేహి దేహీశాన ఈశానో వి విసృజ సృజాృతి ఋతిమితి ధృతి పశవో వై వా ఏతేయత్దాదిత్య ఆదిత్య ఏష రుద్ర రుద్రోయత్ యదగ్ని అగ్నిరోషధీ ఓషధీ ప్రాస్య ప్రాస్యాగ్నౌ ప్రాస్యేది ప్రాస్య అగ్నావాదిత్యం ఆదిత్యం జుహోతి జుహోతి రుద్రాత్ రుద్రాదేవ ఏ పశూన్ పశూనంత అంతర్దాది అథాత్యథో అథో ఓషధీషు అథో ఇత్యథో ఓషధీష్వేవ ఏ పశూన్ పశూన్ ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి కవి కవిర్యజ్ఞస్య యజ్ఞస్య వి వితనోతి తనోతి బంధానం బంధాన్ నాగస్య నాగస్య పృష్ఠే పృష్ఠే అధి అధిరోచనే రోచనే దివ దివ ఇది దివ ఏన హవ్యం హవ్యం వహసి వహసి యాసి యాసి దూత దూత ఇత ఇత ప్రచేత ప్రచేత అమృత ప్రచేత ఇది ప్రాచేత అమృత సనీయాన్ సనీయానితి సనీయాన్ యాస్తే తే విశ్వాహ విశ్వాహ సమిధ సమిధ సంతి సమిధ ఇది సంవిధ సంత్యగ్నే అగ్నేయా పృథివ్యాం పృథివ్యాం బర్హిషి బర్హిషి సూర్యే సూర్యేయాస్తే గచ్చంతు గచ్చన్వాహుతిం ఆహుతిం ఘతస్ ఆహుతిమిహుతి ఘతస్ దేవాయతే దేవాయతే యజమానాయ దేవాయత ఇది దేవాయతే యజమానాయ శర్మ శర్మేది శర్మ ఆశాసాన సువీర్యం ఆశాసాన ఇత్యాశాసాన సువీర్యగం రాజ సువీర్యమితి సువీర్యం రాజస్పోషం పోషగ్స్వశ్రియం స్వశ్రియమితి సో అశ్రియం బృహస్పతినా రాజా రాజా స్వగాకృత స్వగాకృతో మహ్యం స్వగాకృత స్వగాకృత మహ్యం యజమానాయ యజమానాయ తిష్ట తిష్టేది తిష్ట స సన్వానశ్యామి పయసా పయసా ఘృతేన ఘృతేన సమ్ సన్వానశ్యామి పశ్యామ్యప అప ఓషధీభి ఓషధీభిరిత్యోషధీభి సన్వానశ్యామి నశ్యామి ప్రజయా ప్రజయాహం ప్రజయేది ప్రజయా అహమద్య అద్య సాదీక్షిత ఈక్షిత సనవ సనవో వాజం వాజమస్మే అస్మే ఇత్యస్మే రయితో ఏతు బ్రహ్మణ బ్రహ్మణస్పత్నీ పత్నీ వేదిం వేదిం వర్ణేన వర్ణేన సీదతు సీదత్విది సీదతు అథాహం అహమనుకామినీ అనుకామినీ స్వే అనుకామినీత్యనుకామినీ స్వే లోకే లోకే విషై ఇషా ఇహ ఇహేతీహ సుప్రజసస్వ సుప్రజస ఇది సుప్రజస వాయం వయకం సుపత్నీ సుపత్నీరుప సుపత్నీరిది సుపత్నీ ఉపసేదిమ సేదిమేది సేదిమ అర్ధే సపద్మదంభనం సపద్మదంభనమర్ధాస సపద్మదంభనమితి సపద్మాదంభనం అదర్ధాసో అదాభ్యం అదాభ్యమిదాభ్యం ఇమం వి విష్యామి యామి వరుణస్ వరుణస్ పాశం పాశయ్యం ఇమవర్ధ్నీత అబధ్నీత సవిత సవిత సుకేత సుకేత ఇది సుకేత ధాతుశ్చ యోనౌ యోనౌ సుకృతస్య సుకృతస్య లోకే సుకృతస్యేతి సుకృతస్య లోకే స్యోనం స్యోనం మే మే సహ సహ ప్రత్యాకరోమి కరోమీతి కరోమి రేహి ఇహ్యుదేహి ఉదేహ్యుతస్య ఉదేహీత్యుదేహి ఋతస్య వామీ వామీరను అన్వగ్ని అగ్నిస్తే తేగ్రం అగ్రన్మయతు అయత్వరితి అదితిర్మధ్యం మధ్యం దదతాం దదతాం రుద్రావసృష్టా రుద్రావసృష్టాధి రుద్రావసృష్టేతి రుద్ర అవసృష్టా అసి యువా యువా నామ నామా మా హిగుంసి హిగుంసీర్వసుభ్య వసుభ్యో రుద్రేభ్య వసుభ్యై వసుభ్య రుద్రేభ్య ఆదిత్యేభ్య ఆదిత్యేభ్యో విశ్వేభ్య విశ్వేభ్యో ఓ దేవేభ్య దేవేభ్య పన్నేజనీ పన్నేజనీర్గృహామి పన్నేజనీరి పన్నేజనీ గృహామి యజ్ఞాయ యజ్ఞాయ వహ పన్నేజనీ పన్నేజనీ సాధయామి పన్నేజనీరి పన్నేజనీ సాధయామి విశ్వస్య విశ్వస్య తే ఏ విశ్వావత విశ్వావతో వృష్ణియావత విశ్వావత ఇది విశ్వావత వృష్ణియావతస్తవ వృష్ణియావత ఇది వృష్ణియావత ప్రవాగ్నే అగ్నే వామీ వామీరను అను సందృశి సందృశి విశ్వా సందృశీతి సందృశి విశ్వాగంసి వేతాగంసి ధిషీయ ధిషీయాగన్ అగన్ దేవాన్ దేవాన్ యజ్ఞ యజ్ఞోని దేవీ దేవీర్దేభ్య దేభ్యో యజ్ఞం యజ్ఞమశిషన్ అశిషన్నస్మిన్ అస్మిన్ సంవతి సంవతి యజమానే యజమాన ఆశిష ఆశిష సాహకృతా ఆశిష ఇత్యాశిష సాహకృతా సముద్రేష్టా సాహకృతా స్వాహకృతా సముద్రేష్టా గంధర్వం సముద్రేష్టా ఇది సముద్రేస్థా గంధర్వమా ఆతిష్టత తిష్టతాను అన్విత్యను పాదస్ పద్మన్ పద్మన్నిడ ఇడ ఈడితా ఈడితీడితా వషట్కారో వై వషట్కార ఇది వషట్కార వై గాయత్రియై గాయత్రియై శిర శిరోచ్చినత్ అచ్చినత్తస్యై తస్యై రస రస పరా పరావతత్ అవదత్స స పృథివీం పృథివీం ప్రావిశత్ అవిషత్స సఖదిర ఖదిరోభవత్ అభివద్యస్య యస్య ఖాదిర ఖాదిరస్రువ స్రువోభవతి భవతి ఛందసాం ఛందసామేవ ఏవరసేన రసేనామ అవద్యతి ఇది సరసా సరసా అస్య సరసా ఇది సారసా అస్యాహుతయ ఆహుతయో భవంతి ఆహుతయ ఇత్యాహుతయ భవంతి తృతీయస్యాం తృతీయస్యామిత ఇతో దివి దివి సోమ సోమ ఆసీత్ ఆసీత్తం తం గాయత్రీ గాయత్ర్యా ఆహరత్ అహరత్తస్య తస్య పర్ణం పర్ణమచ్ఛిద్యత అచ్ఛిద్యత తత్ తత్పర్ణ పర్ణోభవత్ అభవత్తత్ తత్పర్ణస్య పర్ణస్య పర్ణత్వం పర్ణత్వం యస్య పర్ణత్వమితి పర్ణాత్వం యస్య పర్ణమయీ పర్ణమయీ జుహూః పర్ణమయీతి పర్ణామయీ జుహోర్భవతి భవతి సౌమ్యాః సౌమ్యాస్య అస్యాహుతయః ఆహుతయో భవంతి ఆహుతయ ఇత్యాహుతయః భవంతి దిశంతే దిశంతేస్య అస్య దేవాః దేవా ఆహుతీః ఆహుతీర్దేవాః ఆహుతీరిత్యాహుతీః దేవా వై వై బ్రహ్మన్ బ్రహ్మన్నవదంత అవదంత తత్ తత్పర్ణ పర్ణ ఉప ఉపాశృణోత్ అశృణోత్సుశ్రవాహ సుశ్రవా వై సుశ్రవా ఇది సుశ్రవాహ వై నామ నామయస్ పర్ణమయీ పర్ణమయీ జుహో పర్ణమయీతి పర్ణామయీ జుహోర్భవతి భవతి న పాపం పాపగ్రిశ్లోకం శ్లోకం శృణోతి శృణోతి బ్రహ్మ బ్రహ్మ వై వై పర్ణ పర్ణో విడ్ విణ్మరుద మరుతోన్నం అన్నం విడ్ విణ్మారుత మారుతో అశ్వత్థ అశ్వత్థో పర్ణమయీ పర్ణమయీ జుహో పర్ణమయీతి పర్ణామయీ జుహోర్భవతి భవత్యాశ్వత్థి ఆశ్వత్థిమభృద్ ఉపభృద్బ్రహ్మణ ఉపభృదిత్యుపభృద్ బ్రహ్మణైవ ఏవాన్నం అన్నమవ అవరుంధే రుంధేథో అథో బ్రహ్మ అథో ఇత్యథో బ్రహ్మైవ ఏ విశి విశ్యతి అధ్యోహతి ఊహతి రాష్ట్రం రాష్ట్రం వై వై పర్ణ పర్ణో విడ విడశ్వత్థ అశ్వత్థో యత్పర్ణమయీ పర్ణమయీ జుహో పర్ణమయీతి పర్ణామయీ జుహోర్భవతి భవత్యాశ్వత్థి ఆశ్వత్థ్యుపభృద్ ఉపభృద్రాష్ట్రం ఉపభృదిత్యుపభృద్ రాష్ట్రమేవ ఏ విశి విశ్యభి అధ్యూహతి ఊహతి ప్రజాపతి ప్రజాపతిర్వై ప్రజాపతిర్ప్రజాపతి వా అజుహోర్ అజుహోత్సా సాయుత్రహుతి ఆహుతి ప్రత్యతిష్టత్ ఆహుగవిత్రహుతి ప్రత్యతిష్టత్ ప్రత్యతిష్టది ప్రతి అతిష్టత్ తో వికంకత వికంకత ఉత్ వికంకత ఇది వికంకత ఉదతిష్టత్ అతిష్టత్ర తత ప్రజా ప్రజా అసజల ప్రజా ప్రజా అసజలయంకతి వైకంకతి ధ్రువా ధ్రువా భవతి భవతి ప్రతి ప్రత్యేవ ఏవాస్ అసహుదయ ఆహుదయస్తిష్టంది ఆహుదయ ఇత్యాహుదయ తిష్టంతిథో అథో ప్ర అథో ఇత్యథో ప్రైవ ఏ జాయతే జాయత ఏతత్ ఏతద్వై వై సృజాం సృజాగం రూపం రూపం ఎవం రూపా ఏకం రూపా సృజ ఏకం రూపాం రూపా సృజోవంతి భవంతి సర్వాణి సర్వాణ్యేవ ఏదైనం ఏదం రూపాణి రూపాణి పశూనా పశూనాముప ఉపతిష్టంతే తిష్టంతే నాస్ అస్యాపరూపం అపరూపమాత్మన్ అపరూపమిత్యపరూపం ఆత్మన్ జాయతే జాయత ఇది జాయతే ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామాగృహీత అసి ప్రజాపతయే ప్రజాపతయే ప్రజాపతయే ప్రజాపతయే ప్రజ్యోతిష్మతే జ్యోతిష్మతే జ్యోతిష్మంతం జ్యోతిష్మందం గృహ్ణామి గృహ్ణామి రక్షాయ రక్షాయ దక్షవృధే దక్షవృధే రాతం దక్షవృధ ఇది దక్షావృధే రాతం దేవేభ్యేభ్యో అగ్నిజిహ్వేభ్య అగ్నిజిహ్వేభ్యస్వా అగ్నిజిహ్వేభ్యైత్యగ్నిజిహ్వేభ్యర్తాయుభ్యర్తాయుభ్యైంద్రజ్యేష్టేభ్యర్తాయుభ్యైత్రితాయుభ్య ఇంద్రజ్యేష్టేభ్యోవరుణరాజుభ్య ఇంద్రజ్యేష్టేభ్యైతీంద్రజ్యేష్టేభ్య వరుణరాజుభ్యో వాదాభ్య వరుణరాజుభ్యై వరుణరాజాభ్య వాదాభ్య పర్జన్యాత్మభ్య వాదాభ్యై వాతాభ్య పర్జన్యాత్మభ్యో ద్వే పర్జన్యాత్మభ్యై పర్జన్యాత్మాభ్య ద్వే త్వాంతరిక్షాయ అంతరిక్షాయ త్వా పృథివ్యై పృథివ్యై త్వాప అపేంద్ర ఇంద్రద్విషద ద్విషతో మన మనోప అపజిజ్యాసత జిజ్యాసతో జహ్యత అపయ యోన నోరాతీయతి అరాతీయతితం పంజి రే ప్రాణాయ ప్రాణాయ ప్రాణాయేతి ప్రాణాయ స్వాపానాయ అపానాయ అపానాయేత్యపానాయ స్వాజ్ఞానాయ జ్ఞానాయ జ్ఞానాయేతి విహనాయ స్వాసతే సతే స్వాసతే అసతే స్వాభ్య అభ్యస్వా అభ్యేత్యేభ్యోషధీభ్యోషధీభ్యో విశ్వేభ్య ఓషధీభ్యేత్యోషధీభ్య విశ్వేభ్యస్వా స్వాభూతేభ్య భూతేభ్యో యత యత ప్రజా ప్రజాక్షిద్రా ప్రజా ప్రజా అక్షిద్రా అజాయంద అజాయంద తస్మై తస్మై ప్రజాపతయే ప్రజాపతయే విభూదావన్నే ప్రజాపతయే ప్రజాపతయే విభూదావన్నే జ్యోతిష్మతే విభూదావన్న ఇది విభూదావన్నే జ్యోతిష్మతే జ్యోతిష్మందం జ్యోతిష్మందం జుహోమి జుహోమీతి జుహోమి యాం వై వా అధ్వర్యు అధ్వర్యుశ్చ యజమాన యజమానశ్చ దేవతాం దేవతామంతరిత అంతరితస్తస్యై అంతరిత ఇత్యంతః ఇతః తృష్యేతే ప్రజాపత్యం దృష్యేతే వృష్యేతే ప్రజాపత్యం దధిగ్రహం ప్రజాపత్యమిది ప్రజాపత్యం దధిగ్రహం గృహీయాద్ దధిగ్రహమిదిగ్రహం గృహీయాద్ ప్రజాపతి ప్రజాపతిస్సర్వా ప్రజాపతిరిజి ప్రజాపతి సర్వా దేవతాభ్య ఏవని నింహువాదే భువాదే జ్యేష్ఠ భువాదే నింహువాదే జ్యేష్ఠో వై వా ఏష గ్రహాణ్యైష గృహ్యతే జ్యైష్ఠ్యం జ్యైష్ఠ్యమే గచ్చతి గచ్చతి సర్వాసాం వై వా ఏతద్దేవతానాగం రూపం రూపం యత్ష గ్రహ ప్రహోయస్ ఏష దృశ్యతే సర్వాణి సర్వాణ్యేవైనం రూపాణి రూపాణి పశూనాముప ఉపతిష్టంతే తిష్టంత ఉపజామగృహీత ఉపజామగృహీతోసి ఉపజామగృహీతమాగృహీత అసి ప్రజాపతయే ప్రజాపతయే త్వా ప్రజాపతయేతి ప్రజాపతయే త్వా జ్యోతిష్మదే జ్యోతిష్మదే జ్యోతిష్మంతం జ్యోతిష్మంతం గృహ్ణామి గృహ్ణామీతి ఇత్యాహ ఆహ జ్యోతి జ్యోతిరేవ ఏవైనం ఏనకం సమానానాం కరోతి కరోత్యగ్నిజిహ్వేభ్య అగ్నిజిహ్వేభ్య స్వా అగ్నిజిహ్వేభ్యైత్యగ్నిజిహ్వేభ్య వర్తాయుభ్య రథాయుభ్యైతి రథాయుభ్యైతృతాయుభ్యాహ ఆహైతావతీ ఏదావతీర్వై వై దేవతాస్తాభ్య తాభ్య ఏవైనం ఏనకం సర్వాభ్య సర్వాభ్యుగృహాది గృహాత్యప అపేంద్ర ఇంద్రద్విషత ద్విషతో మన మన ఇది ఇత్యాహ ఆహ భ్రాతృవ్యాపనత్యై భ్రాతృవ్యాపనత్యై ప్రాణాయ భ్రాతృవ్యాపనత్యా భ్రాతృవ్యాపనత్యై ప్రాణాయ త్వా ప్రాణాయేతి ప్రాణాయ త్వా బాణాయ అపానాయ త్వా బాణాయేత్యపానాయ త్వేతి ఇత్యాహ ఆహ ప్రాణాన్ ప్రాణానేవ ప్రాణాలి ప్రాణాన్ ఏ యజమానే యజమానే దాతి తస్మై త్వా ప్రజాపతయే విభోగావున్నే ప్రజాపతయేతి ప్రజాపతయే విభోగావున్నే జ్యోతిష్మదే విభోగావున్న ఇది విభోగావున్నే జ్యోతిష్మదే జ్యోతిష్మందం జ్యోతిష్మందం జుహోమి జుహోమీతి ఇత్యాహ ఆహ ప్రజాపతి ప్రజాపతిస్సర్వా ప్రజాపతిరిజి ప్రజాపతి సర్వా దేవతాస్సర్వాభ్య సర్వాభ్య ఏనం దేవతాభ్యోజుహోతి జుహోత్యాజ్యగ్రహం ఆజ్యగ్రహం గృహీయాద్ ఆజ్యగ్రహమిత్యాజ్యగ్రహం గృహీయాత్ తేజస్కామస్ తేజ తేజస్కామస్ేజ కామస్ తేజో వై వాజ్యం ఆజ్యం తేజస్వీ తేజస్వేవతి సోమగ్రహం సోమగ్రహం గృహీయాద్ సోమగ్రహమితి సోమాగ్రహం గృహీయాద్ బ్రహ్మవర్చసకామస్ బ్రహ్మవర్చసకామస్ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసకామస్ేది బ్రహ్మవర్చస కామస్ బ్రహ్మవర్చసం వై బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం వై సోమ సోమో బ్రహ్మవర్చసీ బ్రహ్మవర్చస్యేవ బ్రహ్మవర్చసీతి బ్రహ్మవర్చసీ ఏవతి దధిగ్రహం అధిగ్రహం గృహీయాత్ అధిగ్రహమితి దధిగ్రహం గృహీయాత్ పశుకామస్ పశుకామస్ోర్గ్ పశుకామస్ేది పశుకామస్ ఊర్గ్వై వై దధి దధ్యూర్గ్ ఊర్పశవ పశవ ఊర్జ ఊర్జైవ ఏవాస్మై అస్మా ఊర్జం ఊర్జం పశూన్ పశూనవ అవరుంధే రుంధరితి రుంధే త్వే క్రతుం త్వే క్రతుమపి అపి వృంజంతి వృంజంతి విశ్వే విశ్వేద్భి ద్విర్యత్ యదేతే ఏతే త్రిర్భవంతి భవంత్యూమా ఊమా ఇత్యూమాః స్వాదో స్వాదీయః స్వాదీయ స్వాదునా స్వాదునా సృజ సృజసం సమత అత ఊషు సుమధు మధు మధునా మధునాభి అభియోధి యోధీతి యోధి ఉపయామగృహీతోసి ఉపయామగృహీతృపజామగృహీత అసి ప్రజాపతయే ప్రజాపతయే త్వా ప్రజాపతయే ప్రజాపతయే త్వాజుష్టం దుష్టం గృహ్ణామి గృహ్ణామ్యేష తే తేజోని యోని ప్రజాపతయే ప్రజాపతయే త్వా ప్రజాపతయేది ప్రజాపతయే తేతి త్వా ప్రాణగ్రహాన్ గృహ్ణాది ప్రాణగ్రహానిది ప్రాణగ్రహాన్ గృహ్ణాత్యేతావత్ ఏతావద్వై వా అస్తి అస్తి యావత్ యావదేతే ఏతే గ్రహా గ్రహా సోమా సోమాశ్చందాగుంసి ఛందాగుంసి పృష్టాని పృష్టాని దిశ దిశో యావత్ యావదేవ ఏవాస్తి ఆస్తి తత్ తదవ అవరుంధే రుంధే జ్యేష్ఠా జ్యేష్ఠా వై వా ఏతాన్ ఏతాన్ బ్రాహ్మణా బ్రాహ్మణా పురా పురా విదాం విదామక్రన్ అక్రందస్మాత్ తస్మాత్తేషాం తేషాకం సర్వా సర్వాదిశ ఇషోభీరా అభిజితా అభూవన్ అభిజితా ఇత్యభిజితః అభూవన్ యస్య యస్యైతే ఏతే దృశ్యంతే దృశ్యంతే జ్యేష్యం జ్యేష్యమేవ ఏవ గచ్చతి గచ్చత్యభి అభిదిశ ఇషోజయతి ఏది పంచ పంచ గృహ్యంతే గృహ్యంతే పంచ పంచదిశ దిశ సర్వాసు సర్వాస్వేవ ఏవ దిక్షు దిక్షుర్ధ్వమంది ఉద్ధ్వమంది నవ నవ నవ నవ గృహ్యంతే నవ నవేతి నవ నవ గృహ్యంతే నవ నవ వై వై పురుషే పురుషే ప్రాణా ప్రాణా ప్రాణాన్ ప్రాణాది ప్రాణా ప్రాణానేవ ప్రాణానిది ప్రాణాన్ ఏవమానేషు యజమానేషు దధతి దధతి ప్రాయణీయే ప్రాయణీయే చ ప్రాయణీయ ఇది ప్రాయణీయే చోదయనీయే ఉదయనీయే చ ఉదయనీయ ఇత్యుదయనీయే చ గృహ్యంతే గృహ్యంతే ప్రాణా ప్రాణా వై ప్రాణాది ప్రాణా వై ప్రాణగ్రహా ప్రాణగ్రహా ప్రాణై ప్రాణగ్రహా ఇది ప్రాణగ్రహా ప్రాణైరేవ ప్రాణైరి ప్రాణై ఏ ప్రయంతి ప్రయంతి ప్రాణై ప్రయంతేది ప్రాయంతి ప్రాణైరుత్ ప్రాణైరి ప్రాణై ఉద్యంతి ఎంతి దశమే దశమేహన్ అహం గృహ్యంతే గృహ్యంతే ప్రాణా ప్రాణా వై ప్రాణా ఇది ప్రాణా వై ప్రాణగ్రహా ప్రాణగ్రహా ప్రాణేభ్య ప్రాణగ్రహా ఇది ప్రాణగ్రహా ప్రాణేభ్య ఖలు ప్రాణేభ్య ప్రాణేభ్య ఖలు వై వా ఏతత్ ఏతత్ ప్రజా ప్రజాయంతి ప్రజా ఇది ప్రజా ఇంతియత్ యద్వామదేవ్యం వామదేవ్యం యోనే వామదేవ్యమితి వామదేవ్యం యోనేశ్చవతే శవతే దశమే దశమేహన్ అహం వామదేవ్యం వామదేవ్యం యోనే వామదేవ్యమితి వామదేవ్యం యోనేశ్చవతే శవతేర్యద్దశమే దశమేహన్ అహం దృశ్యంతే దృశ్యంతే ప్రాణేభ్య ప్రాణేభ్య ఏవ ప్రాణేభ్యి ప్రాణేభ్య ఏవ తత్ప్రజా ప్రజాన ప్రజా ఇది ప్రజా నయంతి నయంతీతియంతి తదేవం దేవం దేవ్యా దేవ్యా ధియా ధియా భరత భరతా జాతవేదసం జాతవేదసమితి జాతవేదసం అవ్యాన నో రక్షత్ రక్షదానుషగ్ ఆనుషగిత్యానుషగ్ అయమో ఉష్యః స్య ప్రదేవయో దేవయోర్హోతా దేవయోరిచి దేవాయో హోతా యజ్ఞాయ యజ్ఞాయ నీయతే నీయత ఇది నీయతే రథో నయో యోరభీవృత అభీవృతో ఘృణీవాన్ అభీవృత ఇత్యభీవృత ఘృణీవాంచేతది చేతతిత్మనా త్మనేత్మనా అయమగ్ని అగ్నిరుష్యతి రుష్యమృత అమృతదివ ఇవ జన్మన జన్మన ఇది జన్మన సహసిత్ చిత్సహీయాన్ సహీయాన్ దేవ దేవో జీవాతవే జీవాతవే కృత కృత ఇది కృత ఇలాస్వా పదే పదే వయమ్ వయన్నాథా నాథా పృథివ్యా పృథివ్యా అధి అధీతి జాతవేదోని జాతవేదహి జాతవేద ఇధీమహి ధీమక్షే అగ్నే హవ్యాజ హవ్యాజ ఓఢవే ఓఢవ ఇది ఓఢవే అగ్నే విశ్వేభి విశ్వేభి స్వనీక స్వనీక దేవై స్వనీకేపి సో అనీక దేవైరూర్ణావందం ఊర్ణావందం ప్రథమ ఊర్ణావందమిర్ణావందం ప్రథమసీద సీదయోని యోనిమితి యోని కులాయనం ఘతవంతం ఘతవంతకం సవిత్రే ఘతవంతమితి ఘతావందం సవిత్రే యజ్ఞం యజ్ఞన్నయ అయ యజమానాయ యజమానాయ సాధు సాధ్వితి సాధు సీదహోద హోదస్వే స్వ లోకే లోకే చికిత్వాన్ చికిత్వాన్ సాధయ సాధయా యజ్ఞం యజ్ఞం సుకృతస్య సుకృతస్య యోనో సుకృతస్యేది సుకృతస్య యో నావిజయోనో దేవావీర్దేవాన్ దేవావీరి దేవావీర్ దేవాన్ హవిషా హవిషాయ జాసి దాస్యగ్నే అగ్నే బృహత్ బృహద్యజమానే యజమానే వయ వయోధా ధా ఇది నిహోదా హోతా హోతృషదనే హోతృషదనే విదాన హోతృషదన ఇది హోతృసదనే విదానస్ క్లేశో దీదివాన్ దీదివాగుం అసదత్ అసదత్ సుదక్ష సుదక్ష ఇది సుదక్ష అగబ్ధవ్రత ప్రమతిర్వసిష్ఠ అగబ్ధవ్రత ప్రమతిరిగబ్ధవ్రత ప్రమతి వసిష్ఠ సహస్రంభర సహస్రంభర శుచిహ్వ సహస్రంభర ఇది సహస్రంభర శుచిహ్వోణి శుచిహ్వది శుచిహ్వ అగ్నిరిత్యగ్ని సందూత దూతస్వం త్వమో పునః అస్పరస్పా పరస్పాస్వం పరస్పాది పరహపాదృషభ వృషభ ప్రణేత ప్రణేతేతి ప్రణేత అగ్నే తోకస్ తోకస్ నః నస్తనే తనే తనూనా తనూనాప్రయుచ్చన్ అప్రయుచ్చన్ దీద్యత్ అప్రయుచ్చన్నిప్రాయుచ్చన్ దీద్యద్బోధి బోధి గోపా గోపాదిగోపా వారేవ దేవసవిత సవితరీశాన ఈశానం వార్యాణ వార్యాణి వార్యాణ సదావన్ అవన్ భాగం భాగమీమహే ఈమహ ఇమహే మహీ ద్యో ద్యో పృథివీ పృథివీ చిమం ఇమం యజ్ఞం యజ్ఞం నిమిక్షతామితి వివిక్షతాం వికృతాన్న మమ భరీమభి భరీమభిర్విభరీమభి స్వామగ్నే అగ్నే పుష్కరాద్ పుష్కరాది అధ్యసర్వ అసర్వాణి ఇరమంథత అమంథతేమంథత మూర్ధ్వ విశ్వస్ విశ్వస్ వాఘత వాఘత ఇది వాఘత తమో ఉత్వాద్యన్ దధ్యం ఋషి ఋషిపుత్ర పుత్రీధే ఈధే అథర్వణ అథర్వణ ఇర్వణ వృత్రహణం పురందరం వృత్రహణమితి వృత్రహణం పురందరమితి పురందరం తమో ఉత్వాహ్య పాథ్యో వృషా వృషాసం సమీధే ఈధే దస్యుహంతమం దస్యుహంతమమితి దస్యుహంతం ధనంజయం రణే రణే ధనంజయమితి ధనం జయం రణే రణ ఇది రణే రణే ఉత బ్రువంతు బ్రువంతు జంతవ జంతవ ఉద ఉదగ్ని అగ్నిర్వృత్ర వృత్రజని వృత్రేతి వృత్ర అజనీత్యజని ధనంజయో రణే రణే ధనంజయతి ధనం జయ రణే రణ ఇది రణే రణే ఆయమ్ యగం హస్తే హస్తేన నఖాదినం ఖాదినం శిశం శిశం జాతం జాతం నిభ్రతి బిభ్రతీతి బిభ్రతి విషామగ్ని అగ్నిస్వధ్వరం స్వధ్వరమిది సో అధ్వరం ప్రదేవం దేవం దేవీతయే దేవీతయే భరత దేవీతయేతి దేవావీతయే భరతావసువితమం వసువితమితి వసువితమం ఆ స్వే స్వే యోనౌ యోనౌ నిషీదతు సీదత్తి సీదతు ఆ జాతం జాతం జాతవేదసి జాతవేదసి ప్రియం జాతవేదసీతి జాతవేదసి ప్రియకం శిశీత శిశీతాతిథి అతిథిమితిథి శివ ఆ గృహపతి గృహపతిమితి గృహపతి అగ్నినాగ్ని అగ్నిస్సం సమిధ్యతే సిధ్యతే కవి కవిర్గృహపతి గృహపతిర్యువా గృహపతిరితి గృహపతి యువేతివా సవ్యవాడ్జుహ్వా అస్య సవ్యవాడితి సవ్యవాడ్ జుహ్వా అస్యతి జుహువాస్య స్వగం హి హ్యగ్నే అగ్నే అర్దినా అర్దినా విప్ర విప్రో విప్రేణ విప్రేణ సన్ సాన్ సత సతేది సత సఖా సఖ్యా సఖ్యా సమిధ్యసే సమిధ్యస ఇది సంయుధ్యసే తమ్ మర్జయంత మర్జయంత సుకృతం సుకృతం పురోజావానం సుకృతమిది సుకృతం పురోజావానమాజిషు పురోజావానమిది పురహాజావానం ఆజిష్విత్యాజిషు స్వేషు క్షయేషు క్షిరేషు వాజినం వాజినమితి వాజినం యజ్ఞేన యజ్ఞం యజ్ఞమయజంత యజంత దేవా దేవాస్తాని తాని ధర్మాణి ధర్మాణి ప్రథమాని ప్రథమాన్యాసన్ ఆసన్నిత్యాసన్ తేహ హనాకం నాకం మహిమాన మహిమాన సజంతే సజంతేరిత్ర పూర్వే పూర్వే సాధ్యా సాధ్యా సంతి సంతి దేవా దేవా ఇది దేవా తృతీయకాండే పంచమః ప్రశ్నః సమాప్తః తృతీయకాండం చ సంపూర్ణం.